గదులు గదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా కరులు కరులు పద చక చక తలపడు పద అధిరి పడుతూ ఇతిర కిలి నెగుమతుల రోధ ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వెర్రెత్తాక చూపే జోరు ముల్లో కారు కమ్మేదాక చల్లారేది లేదు దక్కేదేదో చిక్కేదాక తాడు నేను ఏం చెయ్యాలా దొరకని మనిలేరా మనసొక వరమేరా తెలివిగా మనసును మదిస్తే విజయం మనదేరా నిలకడరో నేస్తం కలివెడరో వస్త్రం కృషితోడై ఉంటే దిగిరాదా స్వర్గం పంచై ఉల్లాసం నింపై చైతన్యం కుల్చై కల్లోనం సాగి ప్రస్థానం కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అభిరి పడుకు ఇది రగిలి నెగుమతుల రోధ నడిచిన బాటలలో మసలిత పసలేదో విధిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో సమరానికి సైసై పద పదరో రై రై విలయాలను వంచై వలయాలను తుంచై రారో రానిస్తం నీదే ఆలస్యం చేసే పోరాటం అది నీ కర్తవ్యం కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడుతూ ఇది రగిలిన యువకుల రుగా